ఖుర్బానీ తరువాత వాటి వీపులు నేలపై ఆనినప్పుడు వాటిలో నుండి స్వయంగానూ తినండి. యాచించని సంతుష్టులకు తినిపించండి, తమ అవసరాలకు అడిగే వారికి తినిపించండి. ఈ విధంగా మేము ఈ జంతువులను మీకు వశపరిచాము మీరు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు. వాటి మాంసమూ అల్లాకు చేరదు, వాటి రక్తమూ చేరదు, కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి. ఆయన వాటిని మీకు ఈ విధంగా వశపరిచాడు. ఆయన ప్రసాదించిన మార్గదర్శకత్వానికి మీరు ఆయన గొప్పతనాన్ని చాటేందుకు. ఓ ప్రవక్త, సత్కార్యాలు చేసేవారికి శుభవార్త అందించు. أذن للذين يقاتلون بأنهم ظلموا وإن الله على نصرهم لقدير الذين أخرجوا من ديارهم بغير حق إلا أن يقولوا ربنا الله ولولا دفع الله الناس بعضهم ببعض لهدمت صوامع وبيع وصلوات ومساجد يذكر فيها اسم الله كثيرا ولينصرن الله من ينصره إن الله لقوي عزيز الذين إن مكناهم في الأرض أقاموا الصلاة وآتوا الزكاة وأمروا بالمعروف ونهوا عن المنكر ولله عاقبة الأمور نشجيمغا الله بشسنجن وارني كابار تارو نشجيمغا الله نمك الدروه أين كتغنني پريمنشدو ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యబడుతూ ఉందో వారికి యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడింది. ఎందుకంటే వారు అన్యాయానికి గురి అయినవారు. నిశ్చయముగా అల్లాహ్ వారికి సహాయం చేయగల సమర్థుడు. వారు అన్యాయంగా తమ ఇళ్ల నుండి తరిమివేయబడినవారు. వారి తప్పు కేవలం అల్లాహ్ మా ప్రభు అని అనటమే. అల్లా గనక ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే ఆశ్రమాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, మసీదులు, వేటిలో అల్లా పేరు అత్యధికంగా స్మరింపబడుతుందో అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవే. అల్లాహ్ తనకు సహాయం చేసేవారికి తప్పకుండా సహాయపడతాడు. అల్లాహ్ మహాశక్తిమంతుడు, మహాబలవంతుడూను. మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు నమాజును స్థాపిస్తారు, జకాతు ఇస్తారు, మంచి చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి నిరోధిస్తారు. సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లా చేతులలో ఉంది. وإن يكذبوك فقد كذبت قبلهم قوم نوح وعاد وثمود وقوم إبراهيم وقوم لوط وأصحاب مدين وكذب موسى فأمليت للكافرين ثم أخذتهم فكيف كان نكير فكأين من قرية أهلكناها وهي ظالمة فهي خاوية على عروشها وبئر معطلة وقصر مشيد أفلم يسيروا في الأرض فتكون لهم قلوب يعقلون بها أو آذان يسمعون بها فإنها لا تعمى الأبصار ولكن تعمى القلوب التي في الصدور. ఓ ప్రవక్త, వారు అంటే అవిశ్వాసులు నిన్ను నిరాకరిస్తున్నారంటే వారికి పూర్వం నూహ్,